204 హ్రీమధ్య శిఖామణి జాలస్యం ధా హ్రీం శిఖామణేహ లోకే యథా చూడా మణేహ సర్వాంగరచితాభరణపేక్షయ తద్విజాతీయ ప్రకాశ సత్తాద్య శ్రేయవాన్ ఉత్తమాంగస్థాన విశేషే స్థాపిత మహావైశ్వర్యాది తద్వతః పురుషస్య జ్ఞాపయతి తదా సర్వశబ్ద తద్వాచ్యార్థభూత చిజ్జడ సంబంధగూప ప్రపంచవాచక అతి సూక్ష్మ హ్రీంవణాత్మక శ్రీ విద్యారాజబీజస్య సత్య జ్ఞానానందాత్మక లక్ష్యార్థభూత సతి హ్రీంబీజ జాపకానాం సర్వార్థ ప్రదానేన పరమేశ్వర్యం వ్యంజేతితి గుణయోగకృత నామేదం తథా చ హ్రీమః శిభోమణేః పరమతాత్పర్యేణ జ్ఞాపేతిత్యర్థ ఓం హ్రీం శిఖామణయే నమః. ఆం వి శిఖామణి యనగా శిరోభూషణము. సర్వాన యవముల యందు ధరించినట్టి యాభరణముల కంటే తద్వి జాతీయ ప్రకాశ సత్తా స్ఫూర్తికి ఆశ్రయమైనది చూడామణి ఉత్తమాంగమైన శిరస్సునందు ధరించబడిన లోకమునందు మహాభైశ్వర్య సంపన్నుడైన పురుషుని జ్ఞాపకము చేయుచుండును. అటులనే సమస్త శబ్దసమూహము తద్వాచ్యార్థ భూతములైన చిత్ జడముల సంబంధ రూపమైన ప్రపంచమును తెలియజేయునట్టిది. అతిసూక్ష్మము హ్రీమధ్యాబీజాత్మకమునైన శ్రీ విద్యారాజబీజము యొక్క సత్యజ్ఞానానంద రూపమైన లక్ష్యార్థము కలవై హ్రీం బీజమును జపించువారలకు సర్వార్థముల నొసగుట ద్వారా పారమేశ్వర్యమును అభివ్యంజితము చేయనది. ఈ రీతిగా చెప్పుట వలన గుణ సంబంధముతో ఏర్పడిన నామమిది అని తెలియనగును. కాగా హ్రీం బీజము యొక్క శిరోమణిగా ఉండి పరమేశ్వరి పరమ తాత్పర్యముతో స్వరూపముతో ప్రకాశింపజేయునదని తాత్పర్యము. స్లో హ్రీంకార కుండాగ్ని శిఖ హ్రీంకార శశిచంద్రిక హ్రీంకార భాస్కరగుచి శ్రీంకారాంభోధ చంచల 3-9